37 సంకల్పాల బలాబలాలు. శ్రీరాముడు, గురుదేవ, మీ స్థూల దేహం నశించిపోయింది గదా, మరి ఏ శరీరంతో సిద్ధలోకాలలో విహరించారు? వశిష్ఠుడు, ఆ గుర్తొచ్చింది, విను, నేను ముందుగా ఇంద్రలోకం వెళ్లాను. నేనప్పుడు కేవలం మనోమయ శరీరంతో ఉన్నాను కనుక అక్కడి వారెవరూ నన్ను గుర్తుపట్టలేదు. వాళ్ల మాటలు నాకు వినిపించలేదు, నా మాటలు వాళ్లకు వినిపించలేదు. అక్కడి గోడలుగాని స్తంభాలుగాని నాకు అడ్డం కాలేదు, నావల్ల వాటికి దెబ్బ తగలలేదు. శ్రీరాముడు, ఇదెలా సంభవం? వశిష్ఠుడు, స్వానుభవం లేనప్పుడు నువ్వు ఇలాంటి విషయాలను ఊహించి తెలుసుకోవలసిందే. వీటిని ఊహించటానికి స్వప్నానుభవాలే మంచి దృష్టాంతాలు. ఆయసర్ దెబ్బే. శ్రీరాముడు, అసలు అనుభవాల విషయంలోనే వాగ్వాదాలు ఉన్నాయి కదా. ఉదాహరణకు, న్యాయశాస్త్రం వారు దేహం లేకపోతే జ్ఞానం కలగదని, అందుకే సుషుప్తిలో కలిగేది జ్ఞానం కాదని అంటున్నారు గదా. వశిష్ఠుడు, నీ అనుభూతి నీకే తెలుసు, దాని విషయంలో మొండి వాదాలు చేసే వారితో మౌనంగా ఉండడమే మంచిది. ఈపై వశిష్ఠవాక్యాలు, వ్యాఖ్యాత ఇచ్చిన వివరణలు. రామ, సుషుప్తి సమయంలో నేను సుఖంగా ఉన్నాననే స్మృతి నీకుంది, జ్ఞానం లేనిదే స్మృతి రాదు, కనుక న్యాయశాస్త్రం వారి వాదనను మనం పట్టించుకో నక్కరలేదు. అదిగాక స్వప్నే శారీరమభిప్రహత్య అసుప్త సుప్తానభిచాకసితి సుక్రమాదాయ పునరతి స్థానం హిరణ్మయః పురుష ఏకహంసః బ్రూ. ఆ అధ్యా 4 బ్రహ్మాణం మంత్రం. స్వప్నదశలో శరీర సంబంధాన్ని వదిలేసినప్పటికీ తన విజ్ఞాన స్వరూపాన్ని వదిలిపెట్టకుండా ఉంటూ వాసనారూపాలైన దృశ్య పదార్థాలను తనే ప్రకాశింపచేస్తూ ఉంటాడు. ఆ తరువాత ఇంద్రియ మాత్రలను తీసుకుని మళ్లీ జాగ్రద్దశకు చేరుకుంటాడు. ఇట్టి ఈ జీవుడు నిత్య చైతన్య స్వభావుడు, 3 అవస్థలలోకి సంచరించేవాడు ఇతడు ఒక్కడే అనే శృతివాక్యం శరీరం లేకపోయినా జ్ఞాన సంబంధం ఉంటుందని స్పష్టంగా చెబుతోంది. అదీగాక నా స్వానుభవంలో పూర్వం నిమి చక్రవర్తి నన్ను శపించినప్పుడు నాకు శరీరం లేకుండా పోయింది. అప్పుడు నేను చాలా కష్టాలు పడ్డాను. చివరికి బ్రహ్మదేవుడి సాయంతో మిత్రావరణుల వల్ల పుట్టిన శరీరాన్ని స్వీకరించాను. ఇది నా స్వానుభవం. ఇలా శృతి ప్రమాణం, స్వానుభవం కలిసి ఉన్నాయి కనుక న్యాయశాస్త్రం వారి వాదాన్ని ఉపేక్షించవచ్చు. శ్రీరాముడు, గురుదేవ, మీకు దేహం లేదు గనుక ఇంద్రలోకంలోని వారు మిమ్మల్ని గుర్తించలేకపోతే ఆ కొత్త మహర్షిగారు మిమ్మల్ని ఎలా చూడగలిగారు? వశిష్ఠుడు, ఆయన నేను కూడా జ్ఞానయోగ సిద్ధులం గనుక సత్య సంకల్ప స్థితిని సాధించా. ఆ సమయంలో నేను ఈ మహర్షి నన్ను చూడాలి అని సంకల్పించాను. ఆయన గూడా దానికి అనుగుణంగానే సంకల్పించాడు, అందుకే ఆయన నన్ను చూడగలిగాడు. శ్రీరాముడు, ఇద్దరు యోగులు పరస్పర విరుద్ధంగా సంకల్పిస్తేనో? వశిష్ఠుడు, ఎవడి యోగబలం ప్రబలంగా ఉంటే వాడి సంకల్పమే గెలుస్తుంది. శ్రీరాముడు, ఇద్దరి బలం సమానంగా ఉంటే? వశిష్ఠుడు, అప్పుడు ఇద్దరి సంకల్పాలు నిజమవుతాయి. ఈ విషయాన్ని రాబోయే సర్గల్లో మరింత వివరిస్తాను. వరుసప అవిరోధం అనే సర్గ డొట్ ముందుపై కథ విను. నేను అలా ఇంద్రలోకంలో లోకపాలుర పట్టణాలలో తిరుగుతూ ఉండగా ఉండగా నా మనస్సు వ్యవహారపు ఆందోళనలలో పడి నేను నా అతివాహికత్వాన్ని కొద్దిసేపు మరిచిపోయాను. అంటే నేను మనోమాత్ర స్వరూపుణ్ణి అనే మాట మరిచిపోయాను. అయినా నేను వాళ్లకెవరికీ కనిపించడం లేదు. అందువల్ల నా పరిస్థితి ఆకాశంలో తిరిగే పిశాచంలాగా అయిపోయింది. మానవుల కంటే సూక్ష్మమైనవి గనుక పిశాచాలు మానవులకు కనిపించవు, దేవతలకైతే కనిపిస్తాయి. నేను దేవతల కంటే సూక్ష్మమైన మనుమాత్ర శరీరంతో ఉన్నాను కనుక వారికి కనిపించక దేవలోక పిశాచం. ఆయసర్ దెబ్బె ఒక్క లాగా అయిపోయాను. శ్రీరాముడు, గురుదేవ, నిజంగా పిశాచాలనేవి ఉన్నాయా? ఉంటే వాటి జాతులేమిటి? వాటి ఆచారాలేమిటి? వాటి ఆలోచనలేమిటి? కొంచెం వివరించండి. వశిష్ఠుడు, రామ, ఇది ప్రసంగవశాన వచ్చిన ప్రశ్న కనుక సంగ్రహంగా చెబుతా విను. పిశాచాలున్నాయి, నీ స్వప్నలోక శరీరాల్లాగానే వాటికి మనోమయ దేహాలున్నాయి, అయితే అవి నీ జాగ్రత్ ప్రపంచాన్ని చూడగలవు. ఆ ప్రపంచంలోని మనుష్యుల మనస్సుల్లో దూరి వారికి రకరకాల భయాలు, భ్రాంతులు కలిగించగలవు. ఆ మనస్సుల ద్వారా శరీరాలను కూడా అవహించి వారివారి రుణానుబంధాన్ని బట్టి ఆ రక్త మాంసాలను పీల్చుకోగలవు. ఒకప్పుడు చంపను కూడా చంపగలవు. ఈ పిశాచాల ఆకారాలు, శక్తులు రకరకాలుగా ఉంటాయి. వాటికి సంక్రమించే పూర్వ జన్మ వాసనలే దానికి కారణం. వాటిలో కొన్నిటికి స్థూల శరీరం లేకపోయినా శీతోష్ణాదుల వల్ల బాధ మాత్రం ఉంటుంది. అన్నిటికీ కామక్రోధాదులు సహజం. మంత్రాషధ తపోదాన ధైర్య ధర్మ వశీకృతాహ ని ఉస 94 శ్లో 38. వీటిని చూడడానికి, చూశాక వశపరచుకోవడానికి రకరకాల మార్గాలున్నాయి. మంత్రాలు, మందులు, తపస్సులు, దానాలు, గట్టి ధైర్యము, మంచి ధర్మశీలత వంటివన్నీ ఆ ఉపాయాలే. మామూలుగానైతే పిశాచం అనేది ఆవహించబడిన వాడి అనుభవానికి తెలుస్తుంది, తప్పితే ఇతరులకు ఏమీ తెలియదు. ఈ పిశాచ వివరణకు వాల్మీకి మహర్షి 55 శ్లోకాలు తీసుకున్నాడు. వట్, ఇంతకు నా పరిస్థితి ఇంద్రలోక పిశాచం లాగా అయిపోయింది. 94